36 ఏకాంత పూజిత సం భా ఏకాంత పూజిత ఏకస్య అద్వితీయస్య ధితతత్వం పదార్థస్య అంతే ఉపాధా హృది పరిచ్ఛేదకత్వాత్ పూజితః మిథ్యపరోక్షీకృత యత్ స దపరోద్ బ్రహ్మ ఇతి శృణే. ఏకస్య బ్రహ్మణః అంతే ఉపపూజిత శర్లగత్యన సానార్థయో రితి ధాతు పాకాత్ ఉపనిషద్ బ్రహ్మమాత్రతయా ఏకాంత పూజితేతి నామ్నోపనిషదిత్యర్థ అపర్యవస్యతీత్యర్థ. 106 లలితా త్రిశతి భాష్యం. 107 అథవా ఏకాంతే అగుహానివాతాశ్రయేణ ప్రయోజయేత్ ఇతి శ్రుతే ఏకాంతస్థలే ధ్యానాదినా యోగిభిర్ విషయీకృతేత్యర్థః. అథవా కామేశ్వరేణ ఏకాంతే స్త్రీలింగే పూజిత సంప్రదాయ కాలే పూజాదినా సంతోషితత్వాత్ భూతార్థ వ్యపదేశః. ఏకాంతే సర్వ ప్రణిలాపన సమయే పూజిత ధ్యానాదినా సంపాదిత సాక్షాత్కృతేత్యర్థ. కశ్చిద్ధిరః ఇతి ప్రత్యేగాత్మన మైకదానుత్తి చక్షురమృత్వమిచ్చన్ ఇతి శృతిరితి వా ఓం ఏకాంత పూజితాయై నమః. పదము ఏకమనగా అద్వితీయమైన శోధితత్వం పదార్థము తత్వమస్యాది వాక్యములందలి తత్నకు శుద్ధమాయ ప్రతిబింబ చైతన్యమని అర్థము. ఈశ్వరోపాధియైన శుద్ధమాయను జీవోపాధియైన అవిద్యను పృథక్కరించి తీసివేయగా మిగులునది అద్వయ చైతన్యము శోధిత పదార్థము. త్వం పదవాచ్యుడైన జీవునిచేత తత్పదవాచ్యయ్య అయిన పరమేశ్వరి పరిచ్ఛిన్న భాసముతో పూజితురాలే అంతమున పరిపూర్ణ ఏకత్వజ్ఞానము అనుభవమునకు వచ్చినప్పుడు యత్సార్బ్రహ్మ ఐ ఏది సాక్షాత్తు అపరోక్షమైన బ్రహ్మయో అను శృతివచనానుసారము ఆ దేవియే నేను అని అపరోక్ష సాక్షాత్కారము చేసుకొనబడినదిగాన జగన్మాత ఏకాంత పూజిత ఎను నామముతో విభ్రాజమానయ్యగుచున్నది. ఏకాంత శబ్దములోని అంత శబ్దము ఆఫ్ శంకర గ్రంథరత్నావళి నకు సమీపమని అర్థము. హృదయ గుహాంతర్వర్తి యైన పరమాత్మ సామీప్యమున పూజింపబడినది. ధాతువునకు గతి అవసాదనము విసరణము అర్థము. కావున పరాశక్తి ఉపనిషత్ ప్రతిపాద్యమైన పరబ్రహ్మగా పర్యవసితయ్యగుచున్నది. ఏకాంత పూజితాయను నామము చేత పరమేశ్వరి ఉపనిషత్ అని వ్యవహరింపబడుచున్నదని భావము. షర్ల్ ఏం యద్వా గుహానివతాశ్రయేణ ప్రయోజయేత్ అనుశృతివచనముననుసరించి ఏకాంత స్థలమునందు ధ్యాన దులయోగుల చేత తెలుసుకొనబడునదిగాన ద్వారా పరమేశ్వరికి ఏకాంత పూజిత ఎను నామము అన్వర్థము. అథవా కామేశ్వరునిచేత పరాదేవి ఏకాంతమందు అనగా స్త్రీలింగమందు పూజింపబడినది. సంప్రదాయ ప్రవృత్తి నిమిత్తము మొట్టమొదట సృష్ట్యాది యందు ఈశ్వరుని చేతనుపాసనకు మొదటి సాధనమైన బహిర హిర్యాగ క్రమముతో పూజాధ్యానాదుల చేత సంతోష పెట్టబడిన డగుట వలన తత్ప్రత్యయముతో నిధి భూతార్థ వ్యాహృతి అని తెలియవలెను. రహోయగ క్రమారాధ్యాయను నామము భావనీయము. తీ పక్షాంతరమున అన్ని తత్వములు ఏకాంతమునందు అనగా స్వరూపమునందు ప్రవిలాపన సమయమున ధ్యాన. 108 లలితా త్రిశతి భాష్యం. దులచే సంపాదింపబడునది అనగా సాక్షాత్కరింపచేసుకునబడునదిగాన దేవి ఏకాంత పూజితాయనబడును. కశ్చిద్ధిరః ప్రత్యేగాత్మన మైకత్ ఆత్మారాముడు అంతరదృష్టి కలవాడు బాహేంద్రియోపరమణము గలవాడు అమృతత్వాభిలాషియునైన ధీరుడు ప్రత్యేగాత్మను దర్శించెను అని శృతి యజ్ఞోషించుచున్నది. కావున బాహ్య విషయములన్నిటినీ అద్వయ చైతన్యమునందు ప్రవిలాపనము చేసినప్పుడే పరమేశ్వరి భక్తుని హృదయమున ననుభూయమాన యగునని భావము. ఇట అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభాయను లలితా సహస్రమందలి నామములను సంధేమలు.